నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి ఇంట్లో నాన్నైనా వంటింట్లో అమ్మైనా పేపర్ బాయ్ అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా పరీక్షలన్నీ చించేసావని ప్రైజింగ్ మానేసి అరే వచ్చిన మార్పులు మరిచేలా ఈ క్వశ్చన్ మాకేంటి నెక్స్ట్ ఏంటి వాడే వస్తుందంట ఈ కోర్సే పూర్తయ్యాక నెక్స్ట్ ఏంటో ఏం చెబుతాం ఇంటర్వెల్ తరువాత క్లైమాక్స్ ఏ ఊహించేస్తాం ఇంజనీరింగ్ అయిపోయాక నెక్స్ట్ ఏంటని ఎట్టా ఊహిస్తాం బల్బుని చేసే టైములో ఎడిసన్ గారిని కలిసేసి నెక్స్ట్ ఏంటంటే పారిపోడా బల్బుని వదిలేసి అరే అంతటోళ్ళకే ఆన్సర్ తెలియని ప్రశ్నలు తెచ్చేసి ఇట్టా మామీ వృత్తేస్తే మా ఈ బ్రతుకుల గతి ఏంటి నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి ఈ పట్టా చేపట్టాక నెక్స్ట్ ఏంటో ఏమంటాం సిల్వర్ మెడల్ వచ్చాక గోల్డ్ మెడలే ఆశిస్తుంటాం ఈ డిగ్రీ దొరికేశాక నెక్స్ట్ ఏంటని చెప్పడమే వెడితరం బ్రాండెడ్ బట్టల కోసం డబ్బులు ఇవ్వాలాగేంటి మీరు బిర్యానీకై చిల్లర కావాలాగేంటి ఇంత పనికొచ్చేటి ప్రశ్నలు అస్సలు అడగరు మీరేంటి పైగా నెక్స్ట్ ఏంటంటూ చెయ్యని తప్పు మాకి శిక్ష ఏంటి నెక్స్ట్ ఏంటి అంట ఈ గోల్ ఏంటి పంట మన బొమ్మ కాదా దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసినా మన అడుగులేగా మబ్బుల్లో చినుకులు మనమంట మనమే చేరేటి చోటేదైనా అయిపోదు పూదోట అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం నేర్చుకోవా పెదవితో పెదవులకి ముత్తే అడగడం తెలియని అలవాటు మార్చవా కాటుకనే దిద్దే వేలవుతా ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా ఆ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం నిన్ను నీకు ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను మనసును డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని ఏ భాషలో ఉన్నా దోచేసైనా డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకు ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకు ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను ఓ షాకింగ్ న్యూస్ అవుతా నిన్ను డిస్టర్బ్ చేసేలా నువ్వు ఛానల్స్ పెడితే నే స్క్రోలింగ్ లో వస్తా లవ్ మెసేజ్ అయిపోతా నిన్ను డిస్టర్బ్ చేసేలా హే పిల్లా నీ కళ్ళకు పెట్టిన గంతలు మొత్తం విప్పేస్తా హే పిల్లా లవ్ లో నా వింతలు నీకే చూపిస్తా హే పిల్లా నీ పెదవులు కుట్టిన సూదో ఏదో పట్టేస్తా హే పిల్లా నీ లోపలి మాటల శబ్దం వింటా డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నీకు ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకు ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను ఏ డిస్టర్బ్ చేయకపోతే అరే పది మంది మెచ్చే రామాయణం ఉంటుందా కృష్ణుండే రాధే ఏ డిస్టర్బ్ చేయకపోతే ఈ లవ్ స్టోరీ బాధే మన లైఫ్ ని చుట్టేదా హే పిల్లా నీ ట్రాక్ ఏదైనా నా రూట్ లోకే వచ్చేలా హే పిల్లా లవ్ ఫ్లైట్ కి నువ్వే టేక్ ఆఫ్ ఇచ్చేలా హే పిల్లా నాకన్నా గ్రేట్ లవర్ లేడ్ అనిపించేలా హే పిల్లా నా కోసం నువ్వే పాడి చేర్చేలా డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను లెటర్స్ అన్ని రాసి ఎల్ఓవి మాత్రం రౌండ్ చేసి చంపేసావే నన్ను 1 2 3 4 నంబర్స్ అన్ని తీసి 1 4 3 నే రంగుల్లో ముంచేసి చంపేసావే నన్ను రెండు రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి మూడే ముక్కలు చెప్పేసాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటిదాకా నన్నే ఆపేసి చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను నిమిషానికోసారి కిటికీలు తెరిచేస్తూ సన్లైట్ కోసం నైట్ తోటి ఫైట్ చేస్తున్నా చిన్న ముళ్ళుని ఏకంగా వేలితో తిప్పేసేలా అర్ధరాత్రి నిద్ర చెడిపేలా చూడాలు అంటూ స్కెచ్ చెప్పాలనుకుంటున్నా చేతిలో నా చేసి దూరం అంతా చెరిపేసే రోజు కోసం ప్రాణం ఇచ్చేలా side please we are the local side please we are the local side please we are the local side please local boys here hey pelle chesadu pillaki ishtam lekunna వెళ్ళి చూసాడు పాపకి స్మైలే లేదన్నా నచ్చిన వాడుంటే అన్ని ఇచ్చేవాడన్నా అమ్మాయి కళ్ళల్లో ఖుషి నింపేవాడన్నా పాతికేళ్లు పెంచుకున్న ఆడపిల్ల are the local side, side, side, please. We are the local side, side, side, please. We are the local side, side, side, please. Local boys here. கட்டம் அக்கர்லே வெண்டி பள்ளிகளோ காலே கடகன கர்லே இக்குவ தக்குவலே அணி இகோல கர்லே ஏடு தராலா என்குவரிலே அக்கர்லே வெயி நோட்டு பிங்க் நோட்டு வஸ்துண்டாய் போத்துண்டாய் வந்த நோட்டு பர்மனெண்ட் சாய்த்தி போல லவ்வுலோன உன்னவாடு லைஃப் லெக்க செய்தண்ட சச்சினட்டு எவ்வடைன சாய்த்தி போல சைட் சைட் சைட் பிளீஸ் We are the local side, side, side, please. We are the local side, side, side, please. We are the local side, side, side, please. Local boys here.